ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 14వ భాగం. ఇప్పుడు రాపిడి లేకుండా బరువు పెట్టబడ్డ పిస్టన్ కింద ఒక పాత్రలో ఒక ప్రత్యేక పీడనం వద్ద కొంత వాయువు ఉందని అనుకుందాం. పిస్టన్ కిందకు నొక్కుతుంటే వాయుపీడనం దానిని పైకి తోస్తూ ఉంటుంది. ఇప్పుడు వాయువు ఉష్ణోగ్రత పెంచితే వాయురేణువులు మరింత వేగంగా కదలటం మొదలెడతాయి. దానితో అవి మరింత తరచుగా మరింత బలంగా పిస్టన్ని ఢీకొంటూ ఉంటాయి. కనుక వాయువు పిస్టన్ని పైకి తోసే బలం పెరుగుతుంది. కనుక పిస్టన్ పైకి లేస్తుంది, అంటే వాయువు యొక్క ఆయతనం పెరుగుతుంది. అయితే ఇలా ఆయతనం ఒక దశ వరకే పెరిగి ఆగిపోతుంది. ఎందుకంటే ఆయతనం పెరుగుతుంటే వాయురేణువులు పిస్టన్ని చేరుకోవడానికి మరింత దూరం ప్రయాణించవలసి వస్తుంది. దానితో పిస్టన్ మీద వాటి పీడనం పిస్టన్ బరువుతో సరితూగేటంత వరకు తగ్గుతుంది. పిస్టన్ అటుపై పైకి కదలటం ఆగిపోతుంది. కనుక ఉష్ణోగ్రత పెంచినప్పుడు వాయువు ఆయతనం పెరుగుతుందని అర్థమవుతోంది. ఆ విధంగా వాయుచలన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని గే-లుసాక్ సూత్రానికి ఒక వివరణ ఇవ్వచ్చు. ఇంతవరకు వాయుచలన సిద్ధాంతానికి వాయుధర్మాలకి మధ్య సంబంధం గురించి గణిత సమీకరణాలని వాడకుండా కేవలం మాటలతో చెప్పుకున్నాం. కానీ 1860లలో జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ అనే స్కాట్లాండ్కి చెందిన భౌతిక శాస్త్రవేత్త, అలాగే ఆస్ట్రియాకి చెందిన లుడ్విగ్ బోల్ట్మన్ అనే భౌతిక శాస్త్రవేత్త ఈ వాయుచలన సిద్ధాంతానికి నిర్దిష్టమైన గణిత పునాదులు వేశారు. అందులోని ముఖ్య భావనలని ఒకసారి పరిశీలిద్దాం. ఏ మీటర్ల పొడవు, బి మీటర్ల వెడల్పు, సి మీటర్ల ఎత్తు గల ఒక తొట్టెని తీసుకుందాం. దాని ఆయతనం ఏబిసి క్యూబిక్ మీటర్లు అవుతుంది. ఈ తొట్టెలో ఎం ద్రవ్యరాశి గల ఎన్ రేణువులు అన్నీ వి ఎం బై ఎస్ వేగంతో కదులుతున్నాయని అనుకుందాం. వాయురేణువులు కదులుతూనే ఉన్నా వాయురాశి మొత్తం చలనం ఏ ప్రత్యేక దిశలోనూ జరగటం లేదు. కనుక వాయురేణువులు అన్ని దిశలలోనూ సమానంగా కదులుతున్నాయని అనుకోవాల్సి ఉంటుంది. ప్రతి రేణువు యొక్క గమనాన్ని ఒక సదిశగా ఊహించుకుంటే ఆ సదిశకి 3 అంశాలు ఉంటాయి. తొట్టె యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులకి సమాంతరంగా ఈ అంశాలు ఉంటాయి. రేణువుల చలనం అన్ని దిశలలోనూ సమానంగా ఉంది. కనుక 1/3 రేణువుల చలనం తొట్టె పొడవుకి సమాంతరంగాను, 1/3 రేణువుల చలనం తొట్టె వెడల్పుకి సమాంతరంగాను, 1/3 రేణువుల చలనం తొట్టె ఎత్తుకి సమాంతరంగానూ ఉన్నట్లు ఊహించుకోవచ్చు. అంటే మొత్తం వాయురాశిలో 3 ధారలు, ఒకటి ముందుకి వెనక్కి, మరొకటి ఎడమకి కుడికి, 3వది పైకి కిందకి కదులుతున్నాయన్నమాట. రేణువులన్నీ నిరంతరం ఒకదానినొకటి ఢీకొంటూ దిశని మార్చుకుంటున్నాయి. కానీ రేణువులు ఎలాస్టిక్ తత్వం కలవి అనుకున్నాం. కనుక 2 రేణువులు ఢీకొన్నప్పుడు వాటి మొత్తం ద్రవ్యవేగంలో మార్పు రాదు. అంటే ఢీకొన్నప్పుడు ఒక రేణువు చలనంలో ఒకలాంటి మార్పు జరిగితే దానికి తులతూగేలాంటి మార్పు 2 రేణువులో జరుగుతుంది. ఈ కారణం చేత రేణువుల మధ్య జరిగే ఈ గుద్దులాటని మనం పట్టించుకోబోవటం లేదు.